186 లంఘేతరాజ్ఞ సం భా లంఘేతరాజ్ఞు ఇతరేషాం జినభ్రాంతి కల్పితానాం గుణమూర్త్యాదినాం ఉపాసన విధిరూపా వా కర్మనిధిరూపా వా అజ్ఞా ప్రేరణాలమ్య అవిషీకృతాయేయా సా తథా శుద్ధచైతన్యస్య విశిష్టక్రియాద్యాత్మకత్వాభావేన విధ్యవిషేకత్వాదితి యావత్ విధ్యనిషేకత్వాదితి అథనా కీంకరీత్వాభావేన ఇతరాసాం దేవతానామాజ్ఞా ప్రేరణా లంఘ్య ఉపేక్షణీయ యయా సా తథా సర్వ 278 లలితా త్రిశతీ భాష్య 279 స్యాధిపతేః సర్వస్య సనః ఇతి శ్రులే ఈశ్వరస్య సర్వ నియంతృత్వేన శ్వేతరానియమ్యత్వాదితి జ్ఞాతస్యం ఓం ఘేతరాజ్ఞాయే నమః ఆం వి ఇతరములు జీవభ్రాంతి కల్పితములునైన సగుణమూర్తులు మున్నగువాని యొక్క వివిధములైన ఉపాసన విధి లేక కర్మవిధి యొక్క ఆజ్ఞ ప్రేరణ ఎవరిచేత విషయముగా చేయబడదో ఆ తల్లి లంఘేతరాజ్ఞయని స్తోతన్య ఎగుచున్నది. శుద్ధచైతన్యము గుణ విశిష్ట క్రియోపాసనాదులకు విషయము కాకపోవుట వలన విధికి విషయము కాదని సునిశ్చితమైన యర్థము. దాసి కాదు యామెకు ఉపేక్షణీయము. అథవా పరమేశ్వరి ఎవరికిని కింకరిగావున అన్యదేవతల యాజ్ఞ అందువలన ఆమె లంఘేతరాజ్ఞాయని కీర్తనీయ ఎగుచున్నది. సర్వస్యాధిపతః సర్వస్య సనహయను శృతివలన పరమేశ్వరుడు సర్వాధిపతి సర్వేశ్వరుడని స్పష్టమగుచున్నది. ఈశ్వరుడు సర్వనియంతగాన తినకంటే ఇతరులైన వారిచేత నియమింపబడువాడు గాడని తెలియనగును. శ్రీచక్రనగర మహాసమ్రాజ్ఞి యగు శ్రీమహాత్రిపురసుందరియు తాదృశేయని భావము.